కృష్ణయజుర్వేదే క్రమపాఠే పంచమకాండే షష్ఠః ప్రశ్నః ప్రారంభః. ఓం హిరణ్యవర్ణాశ్రుతయః హిరణ్యవర్ణాయతి హిరణ్యవర్ణః ఋతయః పావకాః పావకా యాసు యాసు జాతః జాతః కశ్యపః కశ్యపో యాసు యాస్వింద్రః ఇంద్ర ఇతి ఇంద్రః అగ్నియాః యా గర్భం గర్భం దధిరే దధిరే విరూపాః విరూపాస్తాః విరూపాది వీరూపా ప్రాణ నాప ఆపశ్యం షర్గస్యోనా శ్యోనాభవంతు వ్యాసాకం రాజా రాజా వరుణ వరుణమయాతి యాతి మధ్యే మధ్యే సత్యానృతే సత్యానృతే అవపశ్యన్ సత్యానృతే ఇది సత్యానృతే అవపశ్యన్ జనానాం అవపశ్యన్నిత్యవాపశ్యన్ జనానామితి జనానాం మధుశ్చుతశ్రుతయ మధుశ్చుత ఇది మధుశ్రుత శ్రుతయోగా యా పావకా పావకాస్తా తాన నాప ఆవశ్యం శర్గస్యోనా శ్యోనాభవంతు యాసాం దేవా దేవాదివి ఇవి కృణ్వంతి కృణ్వంతి భక్ష్యం భక్ష్యా యా అంతరిక్షే అంతరిక్షే బహుధా బహుధా భవంతి బహుధేతి బహుధా భవంతీతి భవంతి యా పృథివీం పృథివీం ప్రయసా ప్రయసో నంది నంది శుక్రా శుక్రాస్తా తాన నాప ఆవర్షం షగ్గస్యోనా శ్యోనాభవంతు భవంతిది భవంతు శివేన మా చక్షుషా చక్షుషా పశ్యత పశ్యతాప ఆవశివయా శివయా తనువా తనువోప ఉపస్పృశత స్పృశత త్వజం త్వజం మే మైతి మే సర్వాగుం అగ్నీన్ అగ్నీగుమాప్సుష అప్సుషదో హువే అప్సుషత ఇత్యప్సుషద హువేవ ఓమయి మయి వర్చ వర్చో బలం బలమోజ ఓజోని నిధత్త ధత్తేతి ధత్త యదద అదః సంప్రయతీ సంప్రయతీరహౌ సంప్రయతీర్ది సంప్రయతీ అహావనదత అనదతాహతే హత ఇతి హతే తస్మాదా ఆనద్యః నద్యో నామ నామస్థ స్థత తావః ఓ నామాని నామాని సింధవః సింధవ ఇతి సింధవః ప్రేషితాః ప్రేషితా వరుణేన ప్రేషితా ఇతి ప్రాయషితాః వరుణేన తాః తాశీభం శీభగం సమవల్గత సమవల్గతేతి సమ్ అవల్గత తదా ఆప్నోత్ ఆప్నోదింద్ర ఇంద్రో వహ ఓయతీ యతీస్తస్మాత్ తస్మాదాప ఆపో అను అనుస్థన స్థనేతి స్థన అపకామగ్ స్యందమానా అపకామమిత్యపరకామం స్యందమానా అవీవరత అవీవరతవ ఓహికం హికమితి హికం ఇంద్రో వహ వశక్తిభిః శక్తిభిర్దేవీః శక్తిభిర్ది శక్తిభిః దేవీస్తస్మాత్ తస్మాద్వాహ వార్నామ నామవః ఓహితం హితమితి హితం ఏకో దేవః దేవో అపి అప్యతిష్ఠత్ ప్రతిష్ఠత్ స్యందమానాః స్యందమానా యథావశం యథావశమితి యథావశం ఉదానిషుః ఆనిషుర్మహీః మహీరితి ఇది తస్మాత్ తస్మాదుదకం ఉదకముచ్యతే ఉచ్యతరిత్యుచ్యతే ఆపో భద్రాః భద్రా ఘృతం ఘృతమిద్ ఇదాపః ఆప ఆసు ఆసురగ్నేశోమౌ అగ్నేశోమౌ బిభ్రతి అగ్నేశోమావిత్యగ్నేశోమౌ బిభ్రత్యాపః ఆపయిత్ ఇత్తాః తాయితాః తీవ్రో రసః రసో మధువృచాం మధువృచామరంగమః మధువృచామిది మధువృచాం అరంగమ ఆ అరంగమైత్యరంగమః ఆమాః మా ప్రాణేన ప్రాణేన సహ ప్రాణేనేతి ప్రాణేన సహ వర్చసా వర్చసా గన్ గన్నితి గన్ ఆదిర్ ఇత్పశ్యామి పశ్యామ్యుత ఉత వా శృణోమి శృణోమ్యా ఆమాః మా ఘోషః ఘోషో గచ్చతి గచ్చతి వాగ్ వాంగ్నః నాసాం నాసామిత్యాసాం మన్యే భేజానః భేజానో అమృతస్య అమృతస్య తర్హి తర్హి హిరణ్యవర్ణాః హిరణ్యవర్ణా అతృపం హిరణ్యవర్ణా ఇది హిరణ్యవర్ణాః అతృపం యదా యదా వహ వైతి వహ ఆపో హి హిష్ఠ స్థామయోభువః మయోభువస్తాః మయోభువ ఇది మయః భువః తానః న ఊర్జే ఊర్జే దధాతన దధాతనేతి దధాతన మహేరణాయ రణాయ చక్షసే చక్షస ఇది చక్షసే యోవః శివతమః శివతమోరసః శివతమైతి శివతమః రసస్తస్య తస్య భాజయత భాజయతేహ ఇహ నః నహితి నః విశతీరివ ఇవ మాతరః మాతర ఇది మాతరః తస్మారం అరంగమామ గమామవః ఓ యస్య యస్య క్షయాయ క్షయాయ జిన్వథ జిన్వథేతి జిన్వథ ఆపో జనయథ జనయథా చ చనః నైదినః యువిశ్రయస్వ శ్రయస్వాంతరిక్షే అంతరిక్షే యతస్వ యతస్వ పృథివ్యా పృథివ్యాసం సంభవ భవ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమసి బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం అసి బ్రహ్మవర్చసాయ బ్రహ్మవర్చసాయ త్వా బ్రహ్మవర్చసాయేతి బ్రహ్మవర్చసాయ చేతి త్వా అపాంగ్రహాన్ గ్రహాన్ గృహ్ణాతి గృహ్ణాచేతత్ ఏతద్వావ వావరాజసూయం రాజసూయం యత్ రాజసూయమితి రాజాసూయం యదేతే ఏతే గ్రహాః గ్రహాః సవః సవోగ్నిః అగ్నిర్వరుణసవః వరుణసవో రాజసూయం వరుణసవ ఇతి వరుణసవః రాజసూయమగ్నిసవః రాజసూయమితి రాజాసూయం అగ్నిసవశ్చిత్యః అగ్నిసవ ఇత్యగ్నిసవః చిత్యస్తాభ్యాం తాభ్యామేవ ఏవ సూయతే సూయతేథో అథో ఉభౌ అథో ఇద్దథో ఉభావేవ ఏవ లోకౌ లోకావభి అభిజయతి జయతి యః యశ్చ రాజసూయేన రాజసూయేనేజానస్య రాజసూయేనేతి రాజాసూయేన ఏజానస్య యః యశ్చ చాగ్నిజితః అగ్నిజిత ఆపః అగ్నిజిత ఇత్యగ్నిజితః ఆపో భవంతి భవంత్యాపః ఆపో వై వా అగ్నేః అగ్నేర్భ్రాతృవ్యాః భ్రాతృవ్యాయత్ యదపః అపోగ్నేః అగ్నేరథస్తాత్ అధస్తాదుపదధాతి ఉపదధాతి భ్రాతృవ్యాభిభోజ్యై ఉపదధాతీత్యుపదధాతి భ్రాతృవ్యాభిభోజ్యై భవతి భ్రాతృవ్యాభిభోజ్యా ఇది భ్రాతృవ్యాభిభోజ్యై భవత్యాత్మనః ఆత్మనా ప్రాహ ప్రాహస్య అస్య భ్రాతృవ్యః భ్రాతృవ్యో భవతి భవత్యమృతం అమృతం వై వా ఆపః ఆపస్తస్మాత్ తస్మాదద్భి అద్భిరవతాంతం అద్భిరిత్యదభి అవతాంతమభి అవతాంతమిత్యవతాంతం అభిషించంతి సించంతి నార్తిం ఆర్తిమా ఆర్చతి పృచ్చతి సర్వం సర్వమాయుః ఆయురేతి ఏది యస్య యస్యైతాః ఏతా ఉపధీయంతే ఉపధీయంతే యః ఉపధీయంత ఇత్యుపాధీయంతే యవు ఉచ చైనాః ఏనా ఏవం ఏవం వేద వేదాన్నం అన్నం వై వా ఆపః ఆపః పశవః పశవ ఆపః ఆపోన్నం అన్నం పశవః పశవో అన్నాదః అన్నాదః పశుమాన్ అన్నాద ఇత్యన్నాదః పశుమాన్ భవతి పశుమానిది పశుమాన్ భవతి యస్య యస్యైతాః ఏతా ఉపధీయంతే ఉపధీయంతే యః ఉపధీయంత ఇత్యుపాధీయంతే యవు ఉచ శైనాః ఏనా ఏవం ఏవం వేద ఏతద్వాదశ ద్వాదశ భవంతి భవంతి ద్వాదశ ద్వాదశమాసాః మాసాః సంవత్సరః సంవత్సర సంవత్సరేణ సంవత్సర ఇది సంవత్సరః సంవత్సరేణైవ సంవత్సరేణేతి సంవత్సరేణ ఏవాస్మి అస్మాన్నం అన్నమవ అవరుంధే రుంధే పాత్రాణి పాత్రాణి భవంతి భవంతి పాత్రే పాత్రే వై వా అన్నం అన్నమద్యతే అద్యతే సయోని సయోన్యేవ సయోనేతి సా యోని ఏవాన్నం అన్నమవ అవరుంధే రుంధ ఆ ద్వాదశాత్ ద్వాదశాత్ పురుషాత్ పురుషాదన్నం అన్నమత్తి అత్యథో అథో పాత్రాత్ అథో ఇత్యథో పాత్రాన్న అఛిద్యతే ఛిద్యతే యస్య యస్యైతాః ఏతా ఉపధీయంతే ఉపధీయంతే యః ఉపధీయంత ఇత్యుపాధీయంతే యవు ఉచ చైనాః ఏనా ఏవం ఏవం వేద వేద కుంభాః కుంభాశ్చ చ కుంభీః కుంభేశ్చ చ మిథునాని మిథునాని భవంతి భవంతి మిథునస్య మిథునస్య ప్రజాహర్తి ప్రజాహర్త్యై ప్రజాహర్త్యాది ప్రజాహర్త్యై ప్రజయా ప్రజయా పశుభిః ప్రజయతి ప్రజయా పశుభిర్మిథునైః పశుభిరితి పశుభిః మిథునైర్జాయతే జాయతే యస్య యస్యైతాః ఏతా ఉపధీయంతే ఉపధీయంతే యః ఉపధీయంత ఇత్యుపాధీయంతే యవు ఉచ చైనాః ఏనా ఏవం ఏవం వేద వేదశుక్ శుగ్వై వా అగ్నిః అగ్నిః సహ సోర్ధ్వర్యం అధ్వర్యం యజమానం యజమానం ప్రజాః ప్రజాశ్రుతా ప్రజా ఇది ప్రజాః శుజార్పయతి అర్పయతి యత్ యదపః అప ఉపదధాతి ఉపదధాతి శుచం ఉపదధాతీత్యుపదధాతి శుచమేవ ఏవాస్య అస్య శమయతి శమయతి నార్తిం ఆర్తిమా ఆర్చతి రక్షత్యధ్వర్యుః అధ్వర్యుర్న న యజమానః యజమానశ్రామ్యంతి శ్రామ్యంతి ప్రజాః ప్రజా యత్ర ప్రజాది ప్రాజాయితా ఏతా ఉపధీయంతే ఉపధీయంతేపాం ఉపధీయంతరిత్యుపాధీయంతే అపాం వై వా ఏతాని ఏతాని హృదయాని హృదయాని యత్ యదేతా ఏతా ఆపః ఆపోయత్ యదేతా ఏతా అపః అప ఉపదధాతి ఉపదధాతి దివ్యాభిః ఉపదధాతీత్యుపదధాతి దివ్యాభిరేణ ఏవైనా ఏనా సమ్ సంసృజతి సృజతి వరుషుకః వరుషుకః పర్జన్యః పర్జన్యో భవతి భవతి యః యో వై వా ఏతాసాం ఏతాసామాయతనం ఆయతనం కృత్యం ఆయతనమిత్యాయతనం కృత్యం వేద వేదాయతనవాన్ ఆయతనవాన్ భవతి ఆయతనవానిత్యాయతనావాన్ భవతి కల్పతే కల్పతేస్మై అస్మానుసీతం అనుసీతముప అనుసీతమిత్యనుసీతం ఉపదధాతి దధాత్యేతత్ ఏతద్వై వా ఆసాం ఆసామాయతనం ఆయతనమేషా ఆయతనమిత్యా ఆయతనం ఏషా కృప్తిః కృత్తిర్యః ఏవం వేద వేదాయతనవాన్ ఆయతనవాన్ భవతి ఆయతనవానిత్యాయతనావాన్ భవతి కల్పతే కల్పతేస్మై అస్మై ద్వంద్వం ద్వంద్వమన్యాః ద్వంద్వమిది ద్వంద్వం అన్యా ఉప ఉపదధాతి దధాతి చతస్రః చతస్ర మధ్యే ధృత్యై ధృత్యా అన్నం అన్నం వై వా ఇష్టకాః ఇష్టకా ఏతద్ ఏతత్ ఖలు ఖలు వై వై సాక్షాద్ సాక్షాదన్నం సాక్షాది సాక్షాద్ అన్నం యత్ యదేష చరుః చరుర్యత్ యదేతం ఏతం చరుం చరుముపదధాతి ఉపదధాతి సాక్షాద్ ఉపదధాతేత్యుపదధాతి సాక్షాదేవ సాక్షాది సాక్షాద్ ఏవాస్మై అస్మాన్నం అన్నమవ అవరుంధే రుంధే మధ్యతః మధ్యత ఉప ఉపదధాతి దాది మధ్యతః మధ్యత ఏవాస్మై అస్మాన్నం అన్నం దధాతి దధాతిరస్మాద్ తస్మాన్ మధ్యతః మధ్యతోన్నం అన్నమద్యతే అద్యతే వారహస్పత్యః వారహస్పత్యో భవతి భవతి బ్రహ్మ వై వై దేవానాం దేవానాం బృహస్పతిః బృహస్పతిర్బ్రహ్మణా బ్రహ్మణైవ ఏవాస్మై అస్మాన్నం అన్నమువ అవరుంధే రుంధే బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమసి బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం అసి బ్రహ్మవర్చసాయ బ్రహ్మవర్చసాయ త్వా బ్రహ్మవర్చసాయేతి బ్రహ్మవర్చసాయ ేతి ఇత్యాహ ఆహ తేజస్వీ తేజస్వీ బ్రహ్మవర్చసి బ్రహ్మవర్చసీ భవతి బ్రహ్మవర్చసీతి బ్రహ్మవర్చసి భవతి యస్యేష ఏష ఉపధీయతే ఉపధీయతే యః ఉపధీయత ఇత్యుపాధీయతే యో చైనం ఏనమేవం ఏవం వేద వేదేతి వేద భూతేష్టకా ఉప భూతేష్టకాది భూతాష్టకా ఉపదధాతి దధాత్యత్ర అత్ర తత్ర అత్ర వై అత్రేత్యత్ర అత్ర వై మృత్యు మృత్యుర్జాయతే జాయతే యత్ర యత్ర యత్ర యత్రైవ యత్ర యత్రేత యత్రాదిత్ర ఏవ మృత్యు మృత్యుర్జాయతే జాయతే తతః తత ఏవ ఏవైనం ఏనమవ అవయజతే యజతే తస్మాద్ తస్మాదగ్నిజిత్ అగ్నిజిత్ సర్వం అగ్నిజిదిత్యగ్నిజిత్ సర్వమాయుః ఆయురేతి ఏది సర్వే సర్వేహి యస్య తస్య మృత్యవః మృత్యవో వేష్టాః అవేష్టాస్తస్మాద్ అవేష్టా ఇత్యవాయిష్టాః తస్మాదగ్నిజిత్ అగ్నిచిన్న అగ్నిజిదిత్యగ్నిజిత్ నాభిచరితవై అభిచరితవై ప్రత్యగ్ అభిచరితవా ఇత్యభిచరితవై ప్రత్యగేనం ఏనమభిచారః అభిచారస్తృణతే అభిచార ఇత్యభిచార శృణతే సూయతే సూయతే వై వా ఏషయః యోగ్నిం అగ్నిం చిహ్నుతే చిహ్నుతే దేవసువాం దేవసువామేతాని దేవసువామితి దేవాసువాం ఏతాని హవీగుంషి హవీగుంషి భవంతి భవంత్యేతావంతః ఏతావంతో వై వై దేవానాం దేవానాగం సవాః సవాస్తే త ఏవ ఏవాస్మై అస్మై సవాన్ సవాన్ ప్రయచ్చంతి యచ్చంతి తే తయేనం ఏనగుం సువంతే సువంతే సవః సవోగ్నిః అగ్నిర్వరుణ సవః వరుణసవో రాజసూయం వరుణసవ ఇది వరుణసవ రాజసూయం బ్రహ్మసవ రాజసూయమితి రాజాసూయం బ్రహ్మసవశ్చిత్య బ్రహ్మసవ ఇది బ్రహ్మసవ చిత్యో దేవస్య దేవస్య త్వా త్వా సవితుః సవితుః ప్రసవే ప్రసవ ఇది ప్రాసవే ఇత్యాహ ఆహ సవితృప్రసూదః సవితృప్రసూద ఏవ సవితృప్రసూద ఇది సవితృప్రసూదః ఏవైనం ఏనం బ్రహ్మణా బ్రహ్మణా దేవతాభిః దేవతాభిరభి అభిషించతి సించత్యన్నస్యాన్నస్య అన్నస్యాన్నస్యాభి అన్నస్యాన్నస్యేత్యన్నస్యాన్నస్య అభిషించతి కించత్యన్నస్యాన్నస్య అన్నస్యాన్నస్యావృద్ధి అన్నస్యాన్నస్యేత్యన్నస్య అన్నస్య అవరుద్ధి పురస్తాద్ అవరుద్ధ్యా ఇత్యవరుద్ధి పురస్తాత్ ప్రత్యంచం ప్రత్యంచమభి అభిషించది సించది పురస్తాద్ పురస్తాద్ధి ప్రతీచీనం ప్రతీచీనమన్నం అన్నమద్యతే అద్యతే శీర్షత శీర్షతోభి అభిషించది సించది శీర్షత శీర్షతోభి హ్యన్నం అన్నమద్యతే అద్యత ఆముఖాద్ ముఖాదన్వవస్రావయతి అన్వవస్రావయతి ముఖద అన్వవస్రావయతీత్యనో అవస్రావయతి ముఖద ఏవాస్మై అస్మాన్నాద్యం అన్నాద్యం దధాతి అన్నాద్యమిత్యన్నాద్యం దధాత్యగ్నే అగ్నేస్త్వా త్వా సామ్రాజ్యేన సామ్రాజ్యేనాభి సామ్రాజ్యేనేతి సామ్రాజ్యేన అభిషించామి సించామీతి ఇత్యాహ ఆహైషః ఏష వై త్వా అగ్నే అగ్నేః సవః సవస్తేన తేనైవ ఏవైనం ఏనమభి అభిషించతి సించతి బృహస్పతే బృహస్పతే స్వా తా సామ్రాజ్యేన సామ్రాజ్యేనాభి సామ్రాజ్యేనేతి సామ్రాజ్యేన అభిషించామి సించామీతి ఇత్యాహ ఆహ బ్రహ్మ వై వై దేవానాం దేవానాం బృహస్పతిః బృహస్పతిర్బ్రహ్మణా బ్రహ్మణైవ ఏవైనం ఏనమభి అభిషించతి సించతీంద్రస్య ఇంద్రస్య త్వా తా సామ్రాజ్యేన సామ్రాజ్యేనాభి సామ్రాజ్యేనేతి సామ్రాజ్యేన అభిషించామి సించామీతి ఇత్యాహ ఆహేంద్రియం ఇంద్రియమేవ ఏవాస్మిన్ అస్మిన్నుపరిష్టాద్ ఉపరిష్టాద్ది దాత్యేతద్ ఏతద్వై వైరాజసూయస్య రాజసూయస్య రూపం రాజసూయస్యేతి రాజాసూయస్య రూపం యః ఏవం ఏవం విద్వాన్ విద్వానగ్నిం అగ్నిం శ్రీమతే శ్రీమత ఉభౌ ఉభావేవ ఏవ లోకౌ లోకావభి అభిజయతి జయతి యః యశ్చ చ రాజసూయేన రాజసూయేనే జానస్య రాజసూయేనేతి రాజాసూయేన ఈజానస్య యః యశ్చ చ అగ్నిజితః అగ్నిజిత ఇంద్రస్య అగ్నిజితైత్యగ్నేజితః ఇంద్రస్య సుషువాణస్య సుషువాణస్య దశధా దశధేంద్రియం దశభేతి దశాధా ఇంద్రియం వీర్యం వీర్యం పరా పరాపతత్ అపతద్వత్ తద్దేవాః దేవాః సౌత్రామణ్యా సౌత్రామణ్యాసం సమభరన్ అభరన్ సూయతే సూయతే వై వా ఏష యః యోగ్నిం అగ్నిం చినుతే చినుతే అగ్నిం అగ్నిం చిత్వా చిత్వా సౌత్రామణ్యా సౌత్రామణ్యా యజేత యజేతేంద్రియం ఇంద్రియమేవ ఏవ వీర్యం వీర్యం సంహృత్య సంహృత్యాత్మన్ సంహృత్యేతి సంహృత్య ఆత్మన్ ధత్తే ధత్త ఇది ధత్తే సజోరబ్ధ సజోరితి సాజో అబ్దోయావభి అయావభి సజో అయావభిరిత్రియావాభి సజోరుషా సజోరితి సాజో ఉషా అరుణేభి అరుణేభి సజో సజోః సూర్య సజోరితి సాజో సూర్య ఏతశేన ఏతశేన సజోషౌ సజోషావశ్వినా సజోషావితి సాజోషౌ అశ్వినా దగుంసోభి దగుంసోభి సజో దగుంసోభిరితి దగుంసహాభి సజోరగ్ని సజోరితి సాజో అగ్నిర్వైశ్వానర వైశ్వానర ఇడాభిర్ఘృతేన ఘృతేన స్వాహా స్వాహా సంవత్సర సంవత్సరో వై సంవత్సర ఇది సంవత్సర వా అబ్ద అబ్దో మాసాహ మాసా అయావాహ అయావా ఉషాహ ఉషా అరుణీ అరుణీ సూర్య సూర్య ఏదశ ఏదశ ఇమే ఇమే అశ్వినా ఇమే ఇదిమే అశ్వినా సంవత్సర సంవత్సరోగ్ని సంవత్సర ఇది సంవత్సర అగ్నిర్వైశ్వానర వైశ్వానర పశవ పశవ ఇడా ఇడా పశవ పశవో ఘృతం ఘృతం సంవత్సరం సంవత్సరం పశవ సంవత్సరమితి సంవత్సరం పశవోను అనుప్ర ప్రజాయంతే జాయంతే సంవత్సరేణ సంవత్సరేణైవ సంవత్సరేణేతి సంవత్సరేణ ఏవాస్మై అస్మై పశూన్ పశూన్ప్ర ప్రజనేతి జనేతి దర్భస్తంభే దర్భస్తంభే జుహోతి దర్భస్తంభ ఇది దర్భాస్తంభే జుహోతి యద్వై వా అస్యాః అస్యా అమృతం అమృతం యత్ యద్వీర్యం వీర్యం తత్ తద్దర్భాః దర్భాస్తస్మిన్ తస్మిన్ జుహోతి జుహోతి ప్రైవ ఏవ జాయతే జాయతే అన్నాదః అన్నాదో భవతి అన్నాదైత్యన్నాదః భవతి యస్య యస్యైవం ఏవం జుహ్వతి జుహ్వత్యేతాః ఏతా వై వై దేవతాః దేవతా అగ్నేః అగ్నేః పురస్తాద్భాగాః పురస్తాద్భాగాస్తా పురస్తాద్భాగా ఇది పురస్తాద్ భాగా తా ఏ ప్రీణాది ప్రీణాత్యసో అథో చక్షు అథో ఇత్యసో చక్షురేవ ఏవాగ్నే అగ్నే పురస్తాద్ పురస్తాత్ప్రతి ప్రతిదాది దానంధ అనంధోవతి ఏం ఏం వేద వేదావ ఆపో వై వా ఇదం ఇదమగ్రే అగ్రే సలిలం సలిలమాసీత్ ఆసీత్ సహ స ప్రజాపతి ప్రజాపతి పుష్కరవర్ణే ప్రజాపతి ప్రజాపతి పుష్కరవర్ణే వాత పుష్కరవర్ణ ఇది పుష్కరవర్ణే వాతో భూత భూతో లేలాయత్ అలేలాయత్ సహ స ప్రతిష్టా ప్రతిష్టాన్న ప్రతిష్టామిది ప్రతిష్టాం నావిందత అవిందత సహ స ఏతద్ ఏతదపాం అపాంగులాయం కులాయమపశ్యత్ అపశ్యత్తస్మిన్ తస్మిన్నగ్నిమ్ అగ్నిమచినుత అచినుత తత్ తదియమ్ ఇయమభవత్ అభవత్తద తదో వై వై సహ స ప్రతి ప్రత్యతిష్టత్ అతిష్టద్యాం యాం పురస్తాత్ పురస్తాదుపాదధాత్ ఉపాదధాత్తత్ ఉపాదధాదిత్యుపాదధాత్ తచ్చిర శిరోభవత్ అభవత్ సా సా ప్రాచీ ప్రాచీదిక్ దిగ్యాం యాం దక్షిణత దక్షిణత ఉపాదధాత్ ఉపాదధాత్ సహ ఉపాదధాదిత్యుపాదధాత్ స దక్షిణ దక్షిణ పక్ష పక్షోభవత్ అభవత్ సా సా దక్షిణ దక్షిణాదిక్ దిగ్యాం యాం పశ్చాద్ పశ్చాదుపాదధాత్ ఉపాదధాత్తత్ ఉపాదధాదిత్యుపాదధాత్ తత్పుచ్చం పుచ్చమభవత్ అభవత్ సా సా ప్రతీచీ ప్రతీచీదిక్ దిగ్యాం యాముత్తరత ఉత్తరత ఉపాదధాత్ ఉత్తరత ఇత్యుదరత ఉపాదధాత్ సహ ఉపాదధాదిత్యుపాదధాత్ స ఉత్తర ఉత్తర పక్ష ఉత్తర ఇత్యుదర పక్షోభవత్ అభవత్ సా సోదీచీ ప్రతీచీదిక్ దిగ్యాం యాముపరిష్టాద్ ఉపరిష్టాదుపాదధాత్ ఉపాదధాత్తత్ ఉపాదధాదిత్యుపాదధాత్ తత్పృష్టం పృష్టమభవత్ అభవత్ సా సోర్ధ్వా ఊర్ధ్వాదిక్ దిగియం ఇయం వై వా అగ్ని అగ్ని పంచేష్టక పంచేష్టకస్తస్మాత్ పంచేష్టక ఇది పంచ ఇష్టక తస్మాద్యదస్యాం అస్యాం ఖనంతి ఖనంత్యభి అభీష్టకాం ఇష్టకాం త్రందంతి త్రందంత్యభి అభిశర్కరాం శర్కరాగుం సర్వా సర్వా వై వా ఇయం ఇయం వయోభ్య వయోభ్యో నక్తం వయోభ్యైతి వయభ్య నక్తం దృశే దృశే దీప్యతే దీప్యతే తస్మాత్ తస్మాదిమాం ఇమాం వయాగుంసి వయాగుంసి నక్తం నక్తం నాధి అధ్యాసే ఆసతేజ ఏం ఏం విద్వాన్ విద్వానగ్నిమ్ అగ్నించినుదే చినుదే ప్రతి ప్రత్యేవ ఏవ తిష్టతి తిష్టత్యభి అభిదిశః దిశోజయతి ఏత్యాగ్నేయ ఆగ్నేయో వై వై బ్రాహ్మణ బ్రాహ్మణస్తస్మాత్ తస్మాద్బ్రాహ్మణాయ బ్రాహ్మణాయ సర్వాసు సర్వాసు దిక్షు దిక్ష్వర్ధుకం అర్ధుకగ్గస్వాం స్వామేవ ఏవ తత్ తద్దిశం దిశమను అన్వేతి ఏత్యపాం అపాం వై వా అగ్ని అగ్ని కులాయం కులాయం తస్మాత్ తస్మాదాప ఆపోగ్ని అగ్నిం హారుకా హారుకా స్వాం స్వామేవ ఏవ తత్ తద్యోని యోనిం ప్రవిశంది విశంతీతి విశంది సంవత్సరముఖ్యం సంవత్సరమితి సంవత్సరం ముఖ్యం భృత్వా భృత్వా ద్వితీయే ద్వితీయే సంవత్సరే సంవత్సర ఆగ్నేయం సంవత్సర ఇది సంవత్సరే ఆగ్నేయమష్టాకపాలం అష్టాకపాలని అష్టాకపాలమిాకపాలం నిర్వపేద్ ఉపేదైంద్రం ఐంద్రమేకాదశకపాలం ఏకాదశకపాలం వైశ్వదేవం ఏకాదశకపాలమిాకపాలం వైశ్వదేవం ద్వాదశకపాలం వైశ్వదేవమిది వైశ్వదేవం ద్వాదశకపాలం వారహస్పత్యం ద్వాదశకపాలమిది ద్వాదశాకపాలం వారహస్పత్యం చరం చరం వైష్ణవం వైష్ణవం త్రికపాలం త్రికపాలం తృతీయే త్రికపాలమిది త్రేకపాలం తృతీయే సంవత్సరే సంవత్సరే భిజితా సంవత్సర ఇది సంవత్సరే అభిజిత అభిజితేభిజిత యజేతాకపాల అష్టాకపాలోభవతి అష్టాకపాల ఇత్యష్టాకపాల భవత్యష్టాక్షర అష్టాక్షరా గాయత్రీ అష్టాక్షరేత్యష్టాక్షర గాయత్ర్యా ఆగ్నేయం ఆగ్నేయం గాయత్రం గాయత్రం ప్రాతస్సవనం ప్రాతస్సవనం ప్రాతస్సవనం ప్రాతస్సవనమిది ప్రాతసవనం ప్రాతస్సవనమేవ ప్రాతస్సవనమిది ప్రాతసవనం ఏవతేన తేన దాధార దాధార గాయత్రీం గాయత్రీం ఛందః ఛందోయత్ యదేకాదశకపాల ఏకాదశకపాలో భవతి ఏకాదశకపాల ఇత్యేకాదశకపాల భవద్యేకాదశాక్షర ఏకాదశాక్షరాష్టుక్ ఏకాదశాక్షరేద్యేకాదశాక్షర త్రిష్టుక ఇంద్రం ఐంద్రం రైష్టుభం రైష్టుభం మాధ్యందినం మాధ్యందినకం సవనం సవనం మాధ్యందినం మాధ్యందినమేవ ఏ సవనం సవనం తేన తేన దాధార దాధారత్రిష్టుభం త్రిష్టుభం ఛంద ఛందో యద్వాదశకపాల ద్వాదశకపాలో భవతి ద్వాదశకపాల ఇది ద్వాదశకపాల భవతి ద్వాదశాక్షర ద్వాదశాక్షర జగతి ద్వాదశాక్షరే ద్వాదశాక్షర జగతి వైశ్వదేవం వైశ్వదేవం జాగతం వైశ్వదేవమిది వైశ్వదేవం జాగతం తృతీయ సవనం తృతీయ సవనం తృతీయ సవనం తృతీయ సవనమితి తృతీయా సవనం తృతీయ సవనమేవ తృతీయ సవనమితి తృతీయా సవనం ఏవతేన ఏమరాధార రాధార జగదీం జగదీం ఛంద ఛందోయత్ యద్బారహస్పత్య బారహస్పత్య శరు శరుర్భవతి భవతి బ్రహ్మ బ్రహ్మ వై వై దేవానాం దేవానాం బృహస్పతి బృహస్పతిర్బ్రహ్మ బ్రహ్మైవ ఏవతేన ఏనరాధార రాధారయద్వైష్ణవ వైష్ణవస్త్రికపాల త్రికపాలో భవతి త్రికపాలైతిద్వైకపాల భవతి యజ్ఞ యజ్ఞో వై వై విష్ణు విష్ణుర్యజ్ఞం యజ్ఞమేవ ఏవతేన ఏనదాధార ఆధారయద్తృతీయే తృతీయే సంవత్సరే సంవత్సరే భిజితా సంవత్సర ఇది సంవత్సరే అభిజిత యజతే అభిజితేభిజిత యజతే అభిజిత్యై అభిజిత్యై యత్ అభిజిత్యాభిజిత్యై యత్సంవత్సరం సంవత్సర ముఖ్యం సంవత్సరమిది సంవత్సరం ముఖ్యం విభర్తి విభర్తిమం ఇమమేవ దేవతేన తేన లోకం లోకజ్ఞశృణోతి శృణోతి యద్వితీయే ద్వితీయే సంవత్సరే సంవత్సరే యజ్ఞం సంవత్సర ఇది సంవత్సరే అగ్నిం చినుతే చినుతే అంతరిక్షం అంతరిక్షమేవ దేవతేన తేన శృణోతి శృణోతి యత్తృతీయే తృతీయే సంవత్సరే సంవత్సరే యజతే సంవత్సర ఇది సంవత్సరే యజతేమం అముమేవ ఏవతేన తేన లోకం లోకగ్గశృణోతి శృణోత్యేతం ఏతం వై వై పర పర ఆజ్ఞార ఆజ్ఞార కక్షీవాన్ కక్షీవాగుం ఔషిజ కక్షీవానిది కక్షీవాన్ ఔషిజో వీతహవ్య వీతహవ్యశ్రాయస వీతహవ్యతి వీతహవ్య శ్రాయసస్త్రసదస్యు త్రసదస్యు పౌరుగుత్స్య పౌరుగుత్స్య ప్రజాకామా పౌరుగుత్స్యేతి పౌరుగుత్స్య ప్రజాకామా అచిన్వత ప్రజాకామా ప్రజాకామా అచిన్వత తతో వై వైతే తే సహస్రకం సహస్రం సహస్రకం సహస్రం పుత్రాన్ సహస్రకం సహస్రమితి సహస్రం సహస్రం పుత్రాన్ అవిందంత అవిందంత ప్రథతే ప్రథతే ప్రజయా ప్రజయా పశుభిః ప్రజయేతి ప్రాజయా పశుభిస్తాం పశుభిరితి పశుభిః తాం మాత్రాం మాత్రామాప్నోతి ఆప్నోతి యాం యాం తే తే గచ్చన్ అగచ్చన్ యః యదేవం ఏవం విద్వాన్ విద్వానేతం ఏతమగ్నిం అగ్నిం చినుతే చినుత ఇది చినుతే ప్రజాపతిరగ్నిం ప్రజాపతిరితి ప్రజాపతిః అగ్నిమచినుత అచినుత సః స క్షురపవిః క్షురపవిర్భూత్వా క్షురపవిరితి క్షురాపవిః భూత్వా తిష్ఠత్ అతిష్ఠత్తం తం దేవాః దేవా బిభ్యతః బిభ్యతో న నోప ఉపాయన్ ఆయంతే తే ఛందోభిః ఛందోభిరాత్మానం ఛందోభిరితి ఛందాభిః ఆత్మానం ఛాదయిత్వా ఛాదయిత్వోప ఉపాయన్ ఆయంతత్ తచ్ఛందసాం ఛందసాం ఛందస్వం ఛందస్వం బ్రహ్మ ఛందస్వమితి ఛందహాద్వం బ్రహ్మ వై వై ఛందాగుంసి ఛందాగుంసి బ్రహ్మణః బ్రహ్మణ ఏతత్ ఏతద్రూపం రూపం యత్ యత్కృష్ణాజినం కృష్ణాజినం కార్ష్ణీ కృష్ణాజినమితి కృష్ణాజినం కార్ష్ణీ ఉపానహౌ కార్ష్ణీ ఇది కార్ష్ణీ ఉపానహ ఉప ఉపముంచతే ముంచతే ఛందోభిః ఛందోభిరేవ ఛందోభిరితి ఛందాభిః ఏవాత్మానం ఆత్మానం ఛాదయిత్వా ఛాదయిత్వా అగ్నిం అగ్నిముప ఉపచరతి చరత్యాత్మనః ఆత్మనో అహింసాయి అహింసాయి దేవనిధి దేవనిధిర్వై దేవనిధిరితి దేవానిధి వా ఏష ఏషణి నిధీయతే నిధీయతే యత్ యదగ్నిః అగ్నిరన్యే అన్యే వా వై వై నిధిం నిధిమగుప్తం నిధినిమినిధిం అగుప్తం విందంతి విందంతి నవా వా ప్రతి ప్రతి ప్రజానాది జానాద్యుఖాం ముఖామా ఆక్రామతి క్రామత్యాత్మానం ఆత్మానమేవ ఏవాధిపాం అధిపాం కురుతే అధిపామిత్యధిపాం కురుతే గుప్త్యై గుప్త్యా అథో అథో ఖలు అథో ఇత్యథో ఖల్వాహో ఆహుర్న నాక్రమ్యా ఆక్రమ్యేతి ఆక్రమ్యేత్యా ఆక్రమ్యా ఇది నైరుతి నైరుత్యుఖ నైరుతీతి నైరుతి ఉఖాయత్ యదాక్రామేత్ ఆక్రామే నిరుత్య ఆక్రామేదిత్యా ఆక్రామేత్ నిరుత్యా ఆత్మానం నిరుత్యా ఇది నిరుత్యై ఆత్మానమపి అపి దధ్యాత్ దధ్యాద్దస్మాత్ తస్మాన్న నాక్రమ్యా ఆక్రమ్యా పురుషశీర్షం ఆక్రమ్యేత్యా ఆక్రమ్యా పురుషశీర్షముప పురుషశీర్షమితి పురుషశీర్షం ఉప దాతి దాతి గుప్త్యై గుప్త్యా అథో అథో యథా అథో ఇత్యథో యథా బ్రూయాత్ బ్రూయాదేతత్ ఏతం మే మే గోపాయ గోపాయేతి ఇది తాదృగ్ తాదృగేవ ఏవత్ తత్ప్రజాపతి ప్రజాపతిర్వై ప్రజాపతిరితి ప్రజాపతి వా అథర్వా అథర్వాగ్ని అగ్నిరేవ ఏ దధ్యంగ్ అధ్యంగాథర్వణ ఆథర్వణస్తస్య తస్యేష్టకా ఇష్టకా అస్థాని అస్థాన్యేతం ఏతగుంహ హవావ వావదద్ తదృషి ఋషిరభ్యనోవాచ అభ్యనోవాచేంద్ర అభ్యనోవాచేత్యభి అనోవాచ ఇంద్రోదధీచ అధీచో అస్థభి అస్థభిరితి అస్థభిరిత్యస్థభి యదిష్టకాభి ఇష్టకాభిరగ్ని అగ్నిం చినోతి చినోతి సాత్మానం సాత్మానమేవ సాత్మానమితి సా ఆత్మానం ఏవాగ్ని అగ్నిం చినుతే చినుతే సాత్మా సాత్మాముష్మిన్ సాత్మేది స ఆత్మా అముష్మిన్ లోకే భవతి భవతి యః యదేవం ఏవం వేద వేద శరీరం శరీరం వై వా ఏతద్ ఏతదగ్నేః అగ్నేర్యత్ యచ్చిత్యః చిత్య ఆత్మా ఆత్మా వైశ్వానరః వైశ్వానరో యత్ యచ్చితే చితే వైశ్వానరం వైశ్వానరం జుహోతి జుహోతి శరీరం శరీరమేవ ఏవ సద్గస్కృత్య సద్గస్కృత్యాభ్యారోహతి అభ్యారోహతి శరీరం అభ్యారోహతి ఆరోహతి శరీరం వై వా ఏతత్ ఏతద్యజమాన యజమానస్సం సద్గస్కృతే కృతే యత్ యదగ్నిం అగ్నిం చినుతే చినుతే యత్ యచ్చితే చితే వైశ్వానరం వైశ్వానరం జుహోతి జుహోతి శరీరం శరీరమేవ ఏవ సర్గస్కృత్య సర్గస్కృత్యాత్మనః ఆత్మనాభ్యారోహతి అభ్యారోహతి తస్మాత్ అభ్యారోహతేత్యభి ఆరోహతి తస్మాత్తస్య తస్య నావ అవగ్యంతి గ్యంతి జీవన్ జీవన్నేవ ఏవ దేవాన్ దేవానపి అప్యేతి ఏది వైశ్వానర్యా వైశ్వానర్యర్చాపురేషం పురేషముప ఉప దాతి దాదీయం ఇయం వై వా అగ్ని అగ్నిర్వైశ్వానర వైశ్వానరస్తస్య తస్యేషా ఏషాది చిత్పురేషం పురేషమగ్నిం అగ్నిమేవ ఏ వైశ్వానరం వైశ్వానరం చినుతే చినుత ఏషా ఏషా వై వా అగ్నేః అగ్నేః ప్రియా ప్రియాతనోః తనోర్యత్ యద్వైశ్వానర వైశ్వానర ప్రియాం ప్రియామేవ ఏవాస్య అస్య తనువం తనోవ అవరుంధే రుంధయతి రుంధే అగ్నేర్వై వై దీక్షయా దీక్షయా దేవాః దేవా విరాజం విరాజమాప్నువన్ విరాజమితి వీరాజం ఆప్నువన్ తిస్రః తిస్రో రాత్రీ రాత్రీర్దీక్షితః దీక్షితః స్యాత్ స్యాత్ త్రిపదా త్రిపదా విరాట్ త్రిపదేతి త్రిపదా విరాట్ విరాజం విరాడితి వీరాట్ విరాజమాప్నోతి విరాజమితి వీరాజం ఆప్నోతి షట్ షడ్రాత్రీ రాత్రీర్దీక్షితః దీక్షితః స్యాత్ స్యాత్ షట్ షడ్వై పార్థవః రవ సంవత్సర సంవత్సర సంవత్సర సంవత్సర ఇది సంవత్సర సంవత్సరో విరాట్ సంవత్సర ఇది సంవత్సర విరాట్ విరాజం విరాడితి వీరాట్ విరాజమాప్నోతి విరాజమితి వీరాజం ఆప్నోతి దశ దశరాత్రీ రాత్రీర్దీక్షితః దీక్షిత స్యాత్ స్యాద్దశాక్షరా దశాక్షరా విరాట్ దశాక్షరేతి దశాక్షరా విరాట్ విరాజం విరాటితి వీరాట్ విరాజమాప్నోతి విరాజమితి వీరాజం ఆప్నోతి ద్వాదశ ద్వాదశ రాత్రీ రాత్రీర్దీక్షితః దీక్షిత స్యాత్ స్యాద్వాదశ ద్వాదశమాసాః మాసాః సంవత్సరః సంవత్సర సంవత్సరః సంవత్సర సంవత్సర సంవత్సరో విరాట్ సంవత్సర ఇది సంవత్సర విరాట్ విరాజం విరాడితి వీరాట్ విరాజమాప్నోతి విరాజమితి వీరాజం ఆప్నోతి త్రయోదశ త్రయోదశ రాత్రీ త్రయోదశేది త్రయోదశ రాత్రీర్దీక్షిత దీక్షిత స్యాత్ స్యాత్ త్రయోదశ త్రయోదశ మాసాః త్రయోదశేది త్రయోదశ మాసాః సంవత్సర సంవత్సర సంవత్సర సంవత్సర ఇది సంవత్సర సంవత్సరో విరాట్ సంవత్సర ఇది సంవత్సర విరాట్ విరాజం విరాడితి వీరాట్ విరాజమాప్నోతి విరాజమితి వీరాజం ఆప్నోతి పంచదశ పంచదశ రాత్రీ పంచదశేది పంచాదశ రాత్రీర్దీక్షిత దీక్షిత స్యాత్ స్యాత్ పంచదశ పంచదశ వై పంచదశేది పంచాదశ వా అర్ధమాసస్య అర్ధమాసస్య రాత్రయ అర్ధమాసస్యేత్యర్ధమాసస్య రాత్రయోర్ధమాసశః అర్ధమాసశః సంవత్సర అర్ధమాసశ ఇత్యర్ధమాసశః సంవత్సర ఆవ్యదే సంవత్సర ఇది సంవత్సర ఆవ్యదే సంవత్సర సంవత్సరో విరాట్ సంవత్సర ఇది సంవత్సర విరాట్ విరాజం విరాడితి వీరాట్ విరాజమాప్నోతి విరాజమితి వీరాజం ఆప్నోతి సప్తదశ సప్తదశ రాత్రీ సప్తదశేతి సప్తాదశ రాత్రీర్దీక్షిత దీక్షిత స్యాత్ స్యాద్వాదశ ద్వాదశ మాసాః మాసాః పంచ పంచర్తవః రతవః సః స సంవత్సరః సంవత్సర సంవత్సరః సంవత్సర ఇది సంవత్సరః సంవత్సర విరాట్ సంవత్సర ఇది సంవత్సరః విరాట్ విరాజం విరాడితి వీరాట్ విరాజమాప్నోతి విరాజమితి వీరాజం ఆప్నోతి చతుర్వింశతి చతుర్వింశతి రాత్రీ చతుర్వింశతిమితి చతుర్వింశతి రాత్రీర్దీక్షిత దీక్షిత స్యాత్ స్యాచ్చతుర్వింశతి చతుర్వింశతిరర్ధమాసాః చతుర్వింశతిరితి చతుర్వింశతిః అర్ధమాసాః సంవత్సరః అర్ధమాసా ఇత్యర్ధమాసాః సంవత్సర సంవత్సరః సంవత్సర ఇది సంవత్సరః సంవత్సరో విరాట్ సంవత్సర ఇది సంవత్సరః విరాట్ విరాజం విరాడితి వీరాట్ విరాజమాప్నోతి విరాజమితి వీరాజం ఆప్నోతి త్రివింశతం త్రివింశతకం రాత్రీ రాత్రీర్దీక్షిత దీక్షిత స్యాత్ స్యాత్ త్రివింశదక్షరా త్రివింశదక్షరా విరాట్ త్రివింశదక్షరేతి త్రివింశద అక్షరా విరాట్ విరాజం విరాడితి వీరాట్ విరాజమాప్నోతి విరాజమితి వీరాజం ఆప్నోతి మాసం మాసం దీక్షిత దీక్షిత స్యాత్ స్యాద్య యో మాస మాసస్ సహ సంవత్సర సంవత్సర సంవత్సర సంవత్సర ఇది సంవత్సర సంవత్సరో విరాట్ సంవత్సర ఇది సంవత్సర విరాట్ విరాజం విరాడితి వీరాట్ విరాజమాప్నోతి విరాజమితి వీరాజం ఆప్నోతి చతుర చతురో మాస మాసో దీక్షిత దీక్షిత స్యాత్ స్యాచ్చతుర చతురో వై వా ఏతం ఏతం మాస మాసో వసవ వసవో బిభరు అబిభరుస్తే తే పృథివీం పృథివీమా ఆజయన్ అజయన్ గాయత్రీం గాయత్రీం ఛంద ఛందోష్టౌ అష్టౌ రుద్రాః రుద్రాస్తే తేంతరిక్షం అంతరిక్షమా ఆజయన్ అజయన్ ద్రష్టుభం ద్రష్టుభం ఛంద ఛందో ద్వాదశ ద్వాదశాదిత్యాః ఆదిత్యాస్తే తే దివం దివమా ఆజయన్ అజయన్ జగతీం జగతీం ఛంద ఛందస్తదః తతో వై వైతే తే వ్యావృతం వ్యావృతమగచ్చన్ వ్యావృతమిది ఆవృతం అగచ్చం శ్రేష్ఠ్యం శ్రేష్ఠ్యం దేవానాం దేవానాం తస్మాత్ తస్మాద్వాదశ ద్వాదశ మాస మాసో భృత్వా భృత్వా అగ్నిం అగ్నిం చిన్వీత చిన్వీత ద్వాదశ ద్వాదశ మాసాః మాసాః సంవత్సరః సంవత్సర సంవత్సరః సంవత్సర ఇది సంవత్సరః సంవత్సరో అగ్నిః సంవత్సర ఇది సంవత్సరః అగ్నిశ్చిత్యః చిత్యస్తస్య తస్యాహోరాత్రాణి అహోరాత్రాణీష్టకాః అహోరాత్రాణీత్యః రాత్రాణి ఇష్టకా ఆప్తేష్టకం ఆప్తేష్టకమేను ఆప్తేష్టకమిత్యాప్తా ఇష్టకం ఏనం చినుతే చినుతేథో అథో వ్యావృతం అథో విద్యథో వ్యావృతమేవ వ్యావృతమిది ఆవృతం ఏవ గచ్చతి గచ్చతి శ్రేష్ఠ్యం శ్రేష్ఠ్యకం సమానానాం సమానానామితి సమానానాం సువర్గాయ వై సువర్గాయేతి సువహాగాయ వా ఏష ఏష లోకాయ లోకాయ క్షీయతే క్షీయతే యద్ యదగ్నిః అగ్నిస్థం సంయద్ యన్న నాన్వారోహేత్ నన్వారోహేత్ సువర్గాద్ నన్వారోహేదిత్యను ఆరోహేత్ స్వర్గాల్లోకాద్ స్వర్గాది సువహాగాద్ లోకాద్యజమానః యజమానో హ్రీయేత ఈయత పృథివీం పృథివీమా ఆక్రమిషం అక్రమిషం ప్రాణ ప్రాణో మాహ ప్రాణ ఇది ప్రాణ మామా మాహాసీద్ హాసీదంతరిక్షం అంతరిక్షమా ఆక్రమిషం అక్రమిషం ప్రజా ప్రజామాహ ప్రజేది ప్రజా మామా మాహాసీద్ ఆసీద్దివం దివమా ఆక్రమిషం అక్రమిషం సువ సువరగన్మ అగన్మేతి ఇత్యాహ ఆహైష ఏష వై వా అగ్నే అగ్నేరన్వారోహ అన్వారోహస్తేన అన్వారోహ ఇత్యనో ఆరోహ తేనైవ ఏవైనం ఏనమన్వారోహతి అన్వారోహతి స్వర్గస్య అన్వారోహతి ఇత్యనో ఆరోహతి స్వర్గస్య లోకస్య స్వర్గస్యేది సువహాగస్య లోకస్య సమష్టి సమష్టి యత్ సమష్ట్యాది సమష్టి యత్ పక్షసంమితాం పక్షసంమితాం వినుయాత్ పక్షసంమితామిది పక్షసంమితాం వినుయాత్ కనీయాగుంసం కనీయాగుంసం యజ్ఞకృతం యజ్ఞకృతముప యజ్ఞకృతమిది యజ్ఞకృతం ఉపేయాత్ ఇయాత్ పాపీయసి పాపీయస్య అస్యాత్మనః ఆత్మనః ప్రజా ప్రజా స్యాత్ ప్రజేది ప్రజా స్యాద్వేది సంమితాం వేది సంమితాం వినోతి వేది సంమితామిది వేది సంమితాం వినోతి జాయాగుంసం జాయాగుంసమేవ ఏ యజ్ఞకృతం యజ్ఞకృతముప యజ్ఞకృతమిది యజ్ఞకృతం ఉపైతి ఏతి నాస్య అస్యాత్మనః ఆత్మనః పాపీయసి పాపీయసి ప్రజా ప్రజా భవతి ప్రజేది ప్రజా భవతి సాహస్రం సాహస్రం చిన్వీద చిన్వీద ప్రథమం ప్రథమం చిన్వానః చిన్వానః సహస్ర సంవితః సహస్ర సంవితో వై సహస్ర సంవిత ఇది సహస్ర సంవితః వా అయం అయం లోకః లోక ఇమం ఇమమేవ ఏవ లోకం లోకమభి అభిజయతి జయతి ద్విసాహస్రం ద్విసాహస్రం చిన్వీద ద్విసాహస్రమిది ద్విసాహస్రం చిన్వీద ద్వితీయం ద్వితీయం చిన్వానః చిన్వానో ద్విసాహస్రం ద్విసాహస్రం వై ద్విసాహస్రమిది ద్విసాహస్రం వా అంతరిక్షం అంతరిక్షమంతరిక్షం అంతరిక్షమేవ ఏవాభి అభిజయతి ఏది త్రిసాహస్రం త్రిసాహస్రం చిన్వీద త్రిసాహస్రమిది త్రిసాహస్రం చిన్వీద తృతీయం తృతీయం చిన్వానః చిన్వానస్త్రిసాహస్ర త్రిసాహస్రో వై త్రిసాహస్రైతి త్రిసాహస్ర వా అసౌ అసౌ లోకః లోకోమం అముమేవ ఏవ లోకం లోకమభి అభిజయతి జయతి జానుదగ్ధం జానుదగ్ధం చిన్వీద జానుదగ్ధమితి జానుదగ్ధం చిన్వీద ప్రథమం ప్రథమం చిన్వానః చిన్వానో గాయత్ర్యా గాయత్ర్యైవ ఏవేమం ఇమం లోకం లోకమభ్యారోహతి అభ్యారోహతి నాభిదగ్ధం అభ్యారోహతీభి ఆరోహతి నాభిదగ్ధం చిన్వీద నాభిదగ్ధమితి నాభిదగ్ధం చిన్వీద ద్వితీయం ద్వితీయం చిన్వానః చిన్వానస్తుష్టుభాన సుష్టుభైవ ఏవాంతరిక్షం అంతరిక్షమభ్యారోహతి అభ్యారోహతి గ్రీవదగ్ధం అభ్యారోహతీభి ఆరోహతి గ్రీవదగ్ధం చిన్వీద గ్రీవదగ్ధమితి గ్రీవదగ్ధం చిన్వీద తృతీయం తృతీయం చిన్వానః చిన్వానో జగత్యా జగత్యైవ ఏవామం అముం లోకం లోకమభ్యారోహతి అభ్యారోహతిన అభ్యారోహతీభి ఆరోహతి నా అగ్ని అగ్ని చిత్వా చిత్వా రామాముప ఉపేయాద్ యాదయోనౌ యోనౌ రేతః రేతో ధాస్యామి ధాస్యామీతి ఇది ద్వితీయం ద్వితీయం చిత్వా చిత్వాన్యస్య అన్యస్య స్త్రియం స్త్రియముప ఉపేయాద్ యాన్న తృతీయం తృతీయం చిత్వా చిత్వా కాం కాంచన చనోప ఉపేయాద్ యాద్రేతః రేతో వై వా ఏతత్ ఏతమ్ ని నిధత్తే ధత్తేయత్ యదగ్నిం అగ్నించినుతే చినుతేయత్ యదుపేయాద్ ఉపేయాద్వేతసా ఉపేయాదిత్యుప ఇయాద్ వేతసావి ద్యుర్ధ్యేత అధ్యేతాసో అథో ఖలు అథో ఇత్యథో ఖల్వాహు ఆహురప్రజస్యం అప్రజస్యం తత్ అప్రజస్యమిత్యప్రాజస్యం తద్యత్ యన్న నోపేయాద్ ఉపేయాదితి ఉపేయాదిత్యుప ఇయాద్ ఇది యత్ యద్వేతస్య చౌ ఏతస్య చాపదధాది ఏతస్య చావితి వేదహాసి చౌ ఉపదధాది తే ఉపదధాదీత్యుపదధాది తే ఏవ తే ఇది ఏవ యజమానస్య యజమానస్య వేద ఏతో విభృత విభృతస్తస్మాత్ తస్మాదుప ఉపేయాద్ యాద్రేతస రేతసోస్కందాయ అస్కందాయ త్రీణి త్రీణి వావ వావరేతాగుంసి రేతాగుంసి పితా పితాపుత్ర పుత్ర పౌత్ర పౌత్రో యత్ యద్వే ద్వే రేతస్య చౌ ద్వే ఇది ద్వే రేతస్య చాపదధ్యాద్ రేతస్య చావితిరేతహాసి చౌ ఉపదధ్యాద్రేత ఉపదధ్యాదిత్యుపదధ్యాద్ రేతో అస్య అస్య విచ్ఛిన్ద్యాద్ ఛిన్ద్యాత్తిస్రః తిస్ర ఉప ఉపదాతి దాతి రేతస రేతస సంతత్యై సంతత్యా ఇయమ్ సంతత్యా ఇది సంతత్యై ఇయమ్ వావ ప్రథమా ప్రథమా రేతస్యగ రేతస్యగ్ వాగ్ రేతస్యగితి రేతహాసిగ వాగ్వై వా ఇయమ్ ఇయమ్ తస్మాత్ తస్మాత్ పశ్యంతి పశ్యంతి ఇమాం ఇమాం పశ్యంతి పశ్యంతి వాచం వాచం వదంతీం వదంతీమంతరిక్షం అంతరిక్షం ద్వితీయా ద్వితీయా ప్రాణ ప్రాణో వై ప్రాణైతి ప్రాణ వా అంతరిక్షం అంతరిక్షం తస్మాత్ తస్మాన్న నాంతరిక్షం అంతరిక్షం పశ్యంతి పశ్యంతి న ప్రాణం ప్రాణమసౌ ప్రాణమితి ప్రాణం అసౌ తృతీయా తృతీయా చక్షు చక్షుర్వై వా అసౌ అసౌ తస్మాత్ తస్మాత్ పశ్యంతి పశ్యంత్యమోం అమోం పశ్యంతి పశ్యంతి చక్షు చక్షుర్యజుషా యజుషేమాం ఇమాం చామోం అమోం చోప ఉపదధాతి దధాతి మనసా మనసా మధ్యమాం మధ్యమామేషాం ఏషాం లోకానాం లోకానాం గృప్యై గృప్త్యా అథో అథో ప్రాణానాం అథో ఇత్యథో ప్రాణానామిష్టః ప్రాణానామితి ప్రాణానాం ఇష్టో యజ్ఞః యజ్ఞో భృగుభిః భృగుభిరాశీర్దాః భృగుభిరితి భృగుభిః ఆశీర్దా వసుభిః ఆశీర్దా ఇత్యాశీర్దాః వసుభిస్తస్య వసుభిరితి వసుభిః తస్య తే పరిష్టస్య ఇష్టస్య వీతస్య వీతస్య ద్రవిణా ద్రవిణేహ ఇహ భక్షీయ భక్షీయేతి ఇత్యాహ ఆహ స్తుతశస్త్రే స్తుతశస్త్రే ఏవ స్తుతశస్త్రే ఇది స్తుతశస్త్రే ఏవైతేన ఏతేన దుహే దుహే పిత పితామాదరిశ్వాహ మాదరిశ్వాచ్ఛిద్రా అచ్ఛిద్రా పదా పదాధారాహ ధా అచ్ఛిద్రాహ అచ్ఛిద్రా ఉషిజ ఉషిజ పదా పదాను అనుదక్షు కక్షు సోమ సోమో విశ్వవిద్ విశ్వవిన్నేత విశ్వవిదితి విశ్వావిద్ నేతానేషత్ నేష బృహస్పతి బృహస్పతిరుత్థామదాని ఉత్థామదాని శగుంసిషత్ ఉత్థామదాని ఉత్థామదాని శగుంసిషదితి ఇత్యాహ ఆహైతత్ ఏతద్వై వా అగ్నేః అగ్నేరుక్థం ఉక్థం తేన తేనైవ ఏవైనం ఏనమను అనుశగుంసతి శగుంసతీతి శగుంసతి సూయతే వై వా ఏష ఏషో అగ్నీనాం అగ్నీనాయ్యః య ఉఖాయాం ఉఖాయాం భ్రియతే భ్రియతేయత్ యదధః అధః సాదయేద్ సాదయేద్గర్భాః గర్భాః ప్రపాదుకాః ప్రపాదుకాః స్యుః ప్రపాదుకా ఇది ప్రపాదుకాః స్యురథో అథో యథా అథో విద్యథో యథా సవాద్ సవాద్ ప్రత్యవరోహతి ప్రత్యవరోహతి తాదృగ్ ప్రత్యవరోహతీతి ప్రతి అవరోహతి తాదృగేవ ఏవ తత్ తదా సంధీ ఆ సంధీ సాధయతి సాధయతి గర్భాణాం గర్భాణాం ధృత్యై ధృత్యా అప్రపాదాయ అప్రపాదాయాథో అప్రపాదాయేత్యప్రపాదాయ అథో సమం అథో ఇత్యథో సమమేవ ఏవైనం ఏనం కరోతి కరోతి గర్భ గర్భో వై వా ఏష ఏష యత్ యదుఖ్య ఉఖ్యో యోనిః యోనిశిక్యం శిక్యం యత్ యచ్ఛిక్యాద్ శిక్యాదుఖాం దుఃఖాం నిరూహేద్ నిరూహేద్యోనేః నిరూహేదితి నిః ఊహేద్ యోనేర్గర్భం గర్భన్నిః నిర్హణ్యాద్ హణ్యాచ్చడుద్యామం షడుద్యామకం శిక్యం షడుద్యామమితి షట్ ఉద్యామం శిక్యం భవతి భవతి షోఢావిహితః షోఢావిహితో వై షోఢావిహిత ఇది షోఢావిహితః వై పురుషః పురుష ఆత్మా ఆత్మా చ శశిర శిరశ్చ చతుర్వారి చతుర్యంగాని అంగాన్యాత్మన్ ఆత్మన్నేవ ఏవైనం ఏనం విభర్తి విభర్తి ప్రజాపతిః ప్రజాపతిర్వై ప్రజాపతిరితి ప్రజాపతిః వా ఏషః ఏష యత్ యదగ్నిః అగ్నిస్తస్య తస్యోఖా ఉఖా చ చోలోఖలం లోఖలం చ స్తనౌ స్తనౌతౌ తావస్య తస్య ప్రజాః ప్రజా ఉప ప్రజా ఇది ప్రజాః ఉపజీవంతి జీవంతిర్యదుఖాం ఉఖాం చ చోలోఖలం లోఖలం చ చోపదధాతి ఉపదధాతి తాభ్యాం ఉపదధాతీత్యుపదధాతి తాభ్యామేవ ఏవ యజమానః యజమానో అముష్మిన్ అముష్మిన్ లోకే లోకే అగ్నిం అగ్నిం గృహే గృహే సంవత్సరః సంవత్సరో వై సంవత్సర ఇది సంవత్సరః వా ఏషః ఏష యత్ యదగ్నిః అగ్నిస్తస్య తస్య త్రేధా విహితాః త్రేధా విహితాష్టకాః త్రేధా విహితా ఇది త్రేధా విహితాః ఇష్టకాః ప్రజాపత్యాః ప్రజాపత్యా వైష్ణవీ ప్రజాపత్యా ఇది ప్రజాపత్యా వైష్ణవీర్వైశ్వకర్మణీ వైశ్వకర్మణీరహోరాత్రాణి వైశ్వకర్మణీరితి వైశ్వకర్మణీ అహోరాత్రాణ్యేవ అహోరాత్రాణీత్యహోరాత్రాణి ఏవాస్య అస్య ప్రజాపత్యా ప్రజాపత్యాయత్ ప్రజాపత్యాయ ప్రజాపత్యా యదుఖ్యం ముఖ్యం విభర్తి విభర్తి ప్రజాపత్యా ప్రజాపత్యా ఏవ ప్రజాపత్యాయ ప్రజాపత్యా ఏవ తదుప ఉపధత్తే ధర్భేయత్ యత్సమిధ సమిధ ఆదధాది సమిధైతి సంయిధ ఆదధాది వైష్ణవా ఆదధాదీత్యాదధాది వైష్ణవా వై వై వనస్పతయ వనస్పతయో వైష్ణవీ వైష్ణవీరేవ తదుప ఉపధత్తే ధర్భేయత్ యదిష్టకాభిః ఇష్టకాభిరగ్నిం అగ్నిం చినోతి చినోతీయం ఇయం వై వై విశ్వకర్మా విశ్వకర్మా వైశ్వకర్మణీ విశ్వకర్మేది విశ్వాకర్మా వైశ్వకర్మణిరేవ వైశ్వకర్మణిరితి వైశ్వాకర్మణీ ఏ తదుప ఉపధత్తే ధర్తే తస్మాత్ తస్మాదాహో ఆహుస్త్రివృత్ త్రివృదగ్ని త్రివృతి త్రివృత్ అగ్నిరితి ఇది తమ్ తమ్ వై వా ఏతమ్ ఏతమ్ యజమాన యజమాన ఏ చిన్వీత చిన్వీత యదస్యా అన్యశ్చినయాత్ చినయాద్భిర్యత్తం తం దక్షిణాభి దక్షిణాభిర్న రాధయేత్ రాధయేదగ్నిమ్ అగ్నిమస్య అస్య వృంజీత వృంజీతయ యోవస్య అస్యాగ్నిమ్ అగ్నిమ్ చినయాత్ చినయాత్తం తం దక్షిణాభి దక్షిణాభిరాధయేత్ రాధయేదగ్నిమ్ అగ్నిమేవ ఏవ తత్ తత్శృణోతి శృణోతీతి శృణోతి ప్రజాపతిరగ్నిమ్ ప్రజాపతి ప్రజాపతి అగ్నిమచినుత అచినుతర్తుభిః ఋతుభిః సంవత్సరం ఋతుభిర్జ్యుతోభిః సంవత్సరం వసంతేన సంవత్సరమితి సంవత్సరం వసంతేనైవ ఏవాస్య అస్య పూర్వార్ధం పూర్వార్ధమచినుత పూర్వార్ధమితి పూర్వార్ధం అచినుత గ్రీష్మేణ గ్రీష్మేణ దక్షిణం దక్షిణం వక్షం వక్షం వర్షాభిః వర్షాభిః పుచ్చం పుచ్చకం శరద శరదోత్తరం ఉత్తరం వక్షం ఉత్తరమిత్యుదరం పక్షకం హేమంతేన హేమంతేన మధ్యం మధ్యం బ్రహ్మణా బ్రహ్మణా వై వా అస్య అస్య తత్ తత్పూర్వార్ధం పూర్వార్ధమచినుత పూర్వార్ధమిది పూర్వార్ధం అచినుత క్షత్రేణ క్షత్రేణ దక్షిణం దక్షిణం వక్షం వక్షం పశుభిః పశుభిః పుచ్చం పశుభిరితి పశుభిః పుచ్చం విషా విషోత్తరం ఉత్తరం వక్షం ఉత్తరమిత్యుదోత్తరం పక్షమాశయా ఆశయా మధ్యం మధ్యం యః ఏవం ఏవం విద్వాన్ విద్వానగ్నిం అగ్నిం చినుతే చినుత ఋతుభిః ఋతుభిరేవ ఋతుభిర్ద్యుతోభిః ఏవైనం ఏనం చినుతే చినుతేథో అథో ఏతత్ అథో ఇత్యథో ఏతదేవ ఏవ సర్వం సర్వమువ అవరుంధే రుంధే శృణ్వంతి శృణ్వంత్యేనం ఏనమగ్నిం అగ్నిం చిజ్ఞానం చిజ్ఞానమతి అప్యన్నం అన్నగం రోచతే రోచత ఇయమ్ ఇయమ్ వావ వావ ప్రథమా ప్రథమాచితిః చిరోషధయ ఓషధయో వనస్పతయ వనస్పతయ స్పురీషం పురీషమంతరిక్షం అంతరిక్షం ద్వితీయా ద్వితీయా వయాగుంసి వయాగుంసి పురీషం పురీషమసౌ అసౌ తృతీయా తృతీయా నక్షత్రాణి నక్షత్రాణి పురీషం పురీషం యజ్ఞః యజ్ఞశ్చతుర్థీ చతుర్థీ దక్షిణా దక్షిణా పురీషం పురీషం యజమానః యజమానః పంచమీ పంచమీ ప్రజా ప్రజాపురీషం ప్రజేతి ప్రజా పురీషం యత్ యత్త్రిచిదీకం త్రిచిదీకం చిన్వీత త్రిచిదీకమిది త్రిచిదీకం చిన్వీత యజ్ఞం యజ్ఞం దక్షిణాం దక్షిణామాత్మానం ఆత్మానం ప్రజాం ప్రజామంతః ప్రజామిది ప్రజాం అంతర్యాద్ యాత్తస్మాద్ తస్మాత్ పంచచిదీకః పంచచిదీకశ్చేతవ్యః పంచచిదీకైతి పంచాచిదీకః చేతవ్య ఏతత్ ఏతదేవ ఏవ సర్వం సర్వజ్ఞ శృణోతి శృణోతి యత్ యత్తిస్రః తిస్రశ్చితయః చితయస్త్రివృత్ త్రివృద్ధి త్రివృద్ధి త్రివృత్ హ్యగ్నిః అగ్నిర్యత్ యద్వే ద్వే ద్విపాద్ ద్వేది ద్వే ద్విపాద్యజమానః ద్విపాదితి ద్వీపాద్ యజమానః ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై పంచ ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై పంచచితయః చితయః భవంతి పాంగ్తః పాంగ్తః పురుషః పురుష ఆత్మానం ఆత్మానమేవ ఏవ స్పృణోతి స్పృణోతి పంచ పంచచితయః చితయో భవంతి భవంతి పంచభిః పంచభిః పురీషైః పంచభిరితి పంచాభిః పురీషైరభి అభ్యూహతి ఊహతి దశ దశసం సంపద్యంతే పద్యంతే దశాక్షరః దశాక్షరో వై దశాక్షర ఇది దశాక్షరః వై పురుషః పురుషో యావాన్ యావానేవ ఏవ పురుషః పురుషస్థం తగ్గస్తృణోతి స్పృణోత్యథో అథో దశాక్షరా అథో ఇథో దశాక్షరా విరాట్ దశాక్షరేతి దశాక్షర విరాడన్నం విరాడితి వీరాట్ అన్నం విరాట్ విరాట్ విరాజి విరాడితి వీరాట్ విరాజ్యేవ విరాజీతి వీరాజి ఏవాన్నాద్యే అన్నాద్యే ప్రతి అన్నాద్యేనాద్యే ప్రతి తిష్టతి తిష్టతి సంవత్సర సంవత్సరో వై సంవత్సర ఇది సంవత్సర వై షష్ఠీ షష్ఠీ తిథి చితిర్ఋతవ ఋతవ పురీషం పురీషకం షట్ షట్చితయ చితయో భవంతి షట్ షట్పురీషాణి పురీషాణి ద్వాదశ ద్వాదశ సంపద్యంతే ప్రద్యంతే ద్వాదశ ద్వాదశ మాసాః మాసాః సంవత్సర సంవత్సర సంవత్సరే సంవత్సర ఇది సంవత్సర సంవత్సర ఏవ సంవత్సర ఇది సంవత్సరే ఏ ప్రతి ప్రతిష్టతి తిష్టతీతి తిష్టతి ప్రవహితో ధూమ్రరోహిత ధూమ్రరోహిత కర్కంధురోహిత ధూమ్రరోహిత ఇది ధూమ్రారోహిత కర్కంధురోహితస్తే కర్కంధురోహిత ఇది కర్కంధురోహిత తే ప్రజాపత్యా ప్రజాపత్యా బభ్రో ప్రజాపత్యా ఇది ప్రజాపత్యా బభ్రురరుణబభ్రు అరుణబభ్రుశుకబభ్రు అరుణబభ్రురిత్య రుణాబభ్రు శుకబభ్రుస్తే శుకబభ్రురిది శుకాబభ్రు తే రౌద్రా రౌద్రాశ్వేత శ్వేత శ్వేతాక్ష శ్వేతాక్ష శ్వేతగ్రీవ శ్వేతాక్ష ఇది శ్వేతాక్ష శ్వేతగ్రీవస్తే శ్వేతగ్రీవ ఇది శ్వేతగ్రీవ తే పితృదేవత్యాః పితృదేవత్యాః తిస్రః పితృదేవత్యా ఇది పితృదేవత్యాః తిస్రః కృష్ణాః కృష్ణావశాః వశావారుణ్యః వారుణ్యస్తిస్రః తిస్రశ్వేతాః శ్వేతావశాః వశాః శౌర్యః శౌర్యో మైత్రావారహస్పత్యాః మైత్రావారహస్పత్యా ధూమ్రలలామాః మైత్రావారహస్పత్యా ఇది మైత్రావారహస్పత్యాః ధూమ్రలలామాస్తూపరాః ధూమ్రలలామా ఇది ధూమ్రలలామాః రూపరా ఇది రూపరాః వృష్ణిస్తిరశ్చేన వృష్ణిః తిరశ్చేన వృష్ణిరూర్ధవృష్ణిః తిరశ్చేన వృష్ణిరితి తిరశ్చేనా వృష్ణిః ఊర్ధవృష్ణిస్తే ఊర్ధవృష్ణిరిత్యూర్ధ్వా వృష్ణిః తే మారుతాః మారుతాః ఫల్గూః ఫల్గో లోహితోర్ణీ లోహితోర్ణీ బలక్షీ లోహితోర్ణీతి లోహిత ఊర్ణీ బలక్షీతాః తాః సారస్వత్యః సారస్వత్యః పృషది పృషది స్థూలపృషది స్థూలపృషది క్షుద్రపృషది స్థూలపృషదీతి స్థూలాపృషదీ క్షుద్రపృషదీతాః క్షుద్రపృషదీతి క్షుద్రాపృషదీ తా వైశ్వదేవ్యః వైశ్వదేవ్యస్తిస్రః వైశ్వదేవ్య ఇది వైశ్వదేవ్యః తిస్రశ్యామాః శ్యామావశాః వశాః పౌష్ణ్యః పౌష్ణ్యస్తిస్రః తిస్రో రోహిణీ రోహిణీర్వశాః వశా మైత్రియః మైత్రియ ఐంద్రావారహస్పత్యాః ఐంద్రావారహస్పత్యా అరుణలలామాః ఐంద్రావారహస్పత్యా ఇంద్రావారహస్పత్యాః అరుణలలామాస్తూపరాః అరుణలలామా ఇత్యరుణలలామాః రూపరా ఇది రూపరాః శ్రీబాహురన్యదశ్రీబాహు శ్రీబాహురితి శ్రీబాహు అన్యదశ్రీబాహు సమంతశ్రీబాహు అన్యదశ్రీబాహురిత్యన్యదః శ్రీబాహు సమంతశ్రీబాహుస్తే సమంతశ్రీబాహురితి సమంతశ్రీబాహు తైంద్రవాయవాః ఐంద్రవాయవాః శితిరంధ్రః ఐంద్రవాయవా ఇత్యైంద్రవాయవాః శితిరంధ్రోన్యదశ్రితిరంధ్రః శితిరంధ్ర ఇది శితిరంధ్రః అన్యదశ్రితిరంధ్రః సమంతశితిరంధ్రః అన్యదశ్రితిరంధ్రైత్యన్యదః శితిరంధ్రః సమంతశితిరంధ్రస్తే సమంతశితిరంధ్ర ఇది సమంతశితిరంధ్రః తే మైత్రావరుణాః మైత్రావరుణాః శుద్ధవారః మైత్రావరుణా ఇది మైత్రావరుణాః శుద్ధవాలః సర్వశుద్ధవాలః శుద్ధవాల ఇది శుద్ధావాలః సర్వశుద్ధవాలో మణివాలః సర్వశుద్ధవాల ఇది సర్వశుద్ధవాలః మణిబాలస్తే మణివాల ఇది మణిబాలః తాశ్వినాః ఆశ్వినాస్తిస్రః తిస్రశిల్పాః శిల్పావశాః వశా వైశ్వదేవ్యః వైశ్వదేవ్యస్తిస్రః వైశ్వదేవ్య ఇది వైశ్వదేవ్యః తిస్రశ్యనీః శ్యనీః పరమేష్ఠినే పరమేష్ఠినే సోమాపౌష్ణాః సోమాపౌష్ణాః శ్యామలలామాః సోమాపౌష్ణా ఇది సోమాపౌష్ణాః శ్యామలలామాస్తూపరాః శ్యామలలామా ఇది శ్యామలలామాః తూపరా ఇది తూపరాః ఉన్నత ఋషభః ఉన్నత ఇత్యులోనతః ఋషభో వామనః వామనస్తే తదైంద్రావరుణాః ఐంద్రావరుణాః శితికపుత్ ఐంద్రావరుణా ఇత్యైంద్రావరుణాః శితికపుచ్చిపృష్ఠః శితికపుదితి శితికపుత్ శితిపృష్ఠ శితిభసత్ శితిపృష్ఠ ఇది శితిపృష్ఠః శితిభసత్తే శితిభసదితి శితిభసత్ తదైంద్రావారహస్పత్యాః ఐంద్రావారహస్పత్యాశ్చితిపాత్ ఐంద్రావారహస్పత్యా ఇత్యైంద్రావారహస్పత్యాః శితిపాచ్ఛిత్యోష్ఠః శిదీపాదితి శిదీపాద్ శిత్యోష్ఠశిదిభ్రు శిత్యోష్ఠైతి శిదీపోష్ఠ శిదిభ్రుస్తే శిదిభ్రురితి శిదీభ్రు తదై ఇంద్రావైష్ణవా ఐంద్రావైష్ణవాస్తిస్ర ఐంద్రావైష్ణవా ఇత్యైంద్రావైష్ణవా తిస్రస్సిద్ధ్వా సిద్ధావశా వశా వైశ్వకర్మణ్య వైశ్వకర్మణ్యస్తిస్ర వైశ్వకర్మణ్య ఇది వైశ్వకర్మణ్య తిస్రో ధాత్రే ధాత్రే పృషోదరా పృషోదరా ఐంద్రాపౌష్ణా పృషోదరా ఇది పృష ఉదరా ఐంద్రాపౌష్ణా శ్వేతలలామా ఐంద్రాపౌష్ణా ఇంద్రాపౌష్ణా శ్వేతలలామాస్తూపరా శ్వేతలలామా ఇది శ్వేతలలామా తూపరా ఇది తూపరా కర్ణాస్త్రయ త్రయో యామా యామా సౌమ్యా సౌమ్యాస్త్రయ త్రయశ్రుతింగా శ్రుతింగా అగ్నయే అగ్నయే యుష్ఠాయ యుష్ఠాయ త్రయ త్రయో నకులా నకులాస్తిస్ర తిస్రో రోహిణీ రోహిణీస్త్రివ్య త్ర్యవ్యస్తా త్ర్యవ్యైతి త్రీరవ్య తావసూనాం వసూనాం తిస్ర తిస్రోరుణా అరుణాదిత్యౌహ్య నిత్యౌహ్యస్తా తా రుద్రాణాం రుద్రాణాగం సోమైంద్రా సోమైంద్రా బభ్రులరామా సోమైంద్రా ఇది సోమ ఐంద్రా బభ్రులలామాస్తూపరా బభ్రులలామా ఇది బభ్రూలలామా తూపరా ఇది తూపరా శృంఠాస్త్రయ త్రయో వైష్ణవా వైష్ణవా అధీలోధకర్ణా అధీలోధకర్ణాస్త్రయ అధీలోధకర్ణా ఇద్యధీలోధకర్ణా త్రయో విష్ణవే విష్ణవోరుక్రమాయ ఉరుక్రమాయ లప్సుదిన ఉరుక్రమాయేత్రిరుక్రమాయ లప్సుదినస్త్రయ త్రయో విష్ణవే విష్ణవోరుగాయాయ ఉరుగాయాయ పంచావీ ఉరుగాయాయేత్రిరుగాయాయ పంచావీస్తిస్ర పంచావీరిది పంచావీ తిస్ర ఆదిత్యానాం ఆదిత్యానాం త్రివత్సా త్రివత్సాస్తిస్ర త్రివత్సా ఇది త్రివత్సా తిస్రోంగిరసాం అంగిరసామైంద్రావైష్ణవా ఐంద్రావైష్ణవా గౌరవలామా ఐంద్రావైష్ణవా ఇత్యైంద్రావైష్ణవా గౌరవలామాస్తూపరా గౌరవలామా ఇది గౌరాలలామా తూపరా ఇది తూపరా ఇంద్రాయ రాజ్ఞే రాజ్ఞే త్రయ త్రయ శ్రుతిపృష్టా శ్రుతిపృష్టా ఇంద్రాయ శ్రుతిపృష్టా ఇది శ్రుతిపృష్టా ఇంద్రాయాధిరాజాయ అధిరాజాయ త్రయ అధిరాజాయేత్రిధీరాజాయ త్రయశ్రుతికపుద శ్రుతికపుద ఇంద్రాయ శ్రుతికపుద ఇది శ్రుతికపుద ఇంద్రాయ స్వరాజ్ఞే స్వరాజ్ఞే త్రయ స్వరాజ్ఞైతి స్వరాజ్ఞే త్రయశ్రుతిభసద శ్రుతిభసదస్తిస్ర శ్రుతిభసద ఇది శ్రుతిభసద తిస్రస్తుర్యౌహ్య తుర్యౌహ్య సాధ్యానాం సాధ్యానాం తిస్ర తిస్రః పష్ఠౌహ్య పష్ఠౌహ్య విశ్వేషాం విశ్వేషాం దేవానాం దేవానామాగ్నేంద్రా ఆగ్నేంద్రా కృష్ణలలామా కృష్ణలలామాస్తూపరా కృష్ణలలామా ఇది కృష్ణలలామా తూపరా ఇది తూపరా అదిత్యైత్రయ త్రయో రోహితైతా రోహితైతా ఇంద్రాణ్యై రోహితైతా ఇది రోహితాయైతా ఇంద్రాణ్యై త్రయ త్రయః కృష్ణైతా కృష్ణైతా కుహ్వై కృష్ణైతా ఇది కృష్ణాయైతా కుహ్వై త్రయ త్రయోరుణైతా అరుణైతాస్తిస్ర అరుణైతా ఇత్యరుణాయైతా తిస్రో ధేనవ ధేనవో రాకాయై రాకాయై త్రయ త్రయో నడ్వాహ నడ్వాహ శ్రీనీవాల్యై శ్రీనీవాల్యా ఆజ్ఞావైష్ణవా ఆజ్ఞావైష్ణవా రోహితలలామా ఆజ్ఞావైష్ణవా ఇత్యాజ్ఞావైష్ణవా రోహితలలామాస్తూపరా రోహితలలామా ఇది రోహితలలామా తూపరా ఇది తూపరా సౌమ్యాస్త్రయ త్రయః ప్రిషంగా ప్రిషంగా సోమాయ సోమాయ రాజ్ఞే రాజ్ఞే త్రయ త్రయః సారంగా సారంగా పార్జన్యా పార్జన్యా నభోరూపా నభోరూపాస్తిస్ర నభోరూపా ఇది నభ రూపా తిస్రోజా అజామలుహా మలుహా ఇంద్రాణ్యై ఇంద్రాణ్యై తిస్ర తిస్రో మేష్య మేష్య ఆదిత్యా ఆదిత్యాద్యా వా పృథివ్యా యా వా పృథివ్యా మాలంగా యా వా పృథివ్యా విద్యా వా పృథివ్యా మాలంగా స్తూపరా తూపరా ఇది తూపరా వారుణాస్త్రయ త్రయః కృష్ణలలామా కృష్ణలలామా వరుణాయ కృష్ణలలామా ఇది కృష్ణలలామా వరుణాయ రాజ్ఞే రాజ్ఞే త్రయ త్రయో రోహితలలామా రోహితలలామా వరుణాయ రోహితలలామా ఇది రోహితలలామా వరుణాయ రిషాదసే రిషాదసే త్రయ రిషాదస ఇది రిష అదసే త్రయో రుణలలామా అరుణలలామా శిల్పా అరుణలలామా ఇద్యరుణాలలామా శిల్పాస్త్రయ త్రయో వైశ్వదేవా వైశ్వదేవాస్త్రయ వైశ్వదేవా ఇది వైశ్వదేవా త్రయ ప్రశ్నయ ప్రశ్నయ సర్వదేవత్యా సర్వదేవత్యా ఐంద్రాసూరా సర్వదేవత్యా ఇది సర్వా దేవత్యాః ఐంద్రాసూరా శ్వేతలలామాః ఐంద్రాసూరా ఇత్యైంద్రాసూరాః శ్వేతలలామాస్తూపరాః శ్వేతలలామా ఇది శ్వేతలలామాః తూపరా ఇది తూపరాః సోమాయ స్వరాజ్ఞే స్వరాజ్ఞే నో బాహౌ స్వరాజ్ఞ ఇది స్వరాజ్ఞే అనోవాహావనడ్వాహౌ అనోవాహావిత్తనః బాహౌ అనడ్వాహావింద్రాగ్నిభ్యాం ఇంద్రాగ్నిభ్యామోజోదాభ్యాం ఇంద్రాగ్నిభ్యామిది ఇంద్రాగ్నిభ్యాం ఓజోదాభ్యాముష్టారు ఓజోదాభ్యామిత్యోజహాదాభ్యాం ఉష్టారావింద్రాగ్నిభ్యాం ఇంద్రాగ్నిభ్యాం బలదాభ్యాం ఇంద్రాగ్నిభ్యామిది ఇంద్రాగ్నిభ్యాం బలదాభ్యాగం శీరవాహౌ బలదాభ్యామిది బలదాభ్యాం శీరవాహావీ శీరవాహావితి శీరవాహౌ అవీ ద్వే అవీ ఇత్యవీ ద్వే ధేను ద్వే ద్వే ధేను భౌమి ధేను ఇది ధేను భౌమీ దిగ్భ్య భౌమీ ఇది భౌమి దిగ్భ్యో వడవే దిగ్భ్యేది దిగ్భ్య వడవే ద్వే వడవే ఇది వడవే ద్వే ధేను ద్వే ఇది ద్వే ధేను భౌమి ధేను ఇది ధేను భౌమీ వైరాజీ భౌమీ ఇది భౌమి వైరాజీ పురుషి వైరాజీ ఇది వైరాజీ పురుషీ ద్వే పురుషీ ఇది పురుషి ద్వే ధేను ద్వే ఇది ద్వే ధేను భౌమి ధేను ఇది ధేను భూమి వాయవే భూమి ఇది భూమి వాయవ ఆరోహణవాహౌ ఆరోహణవాహావనడ్వాహౌ ఆరోహణవాహావిత్యారోహణవాహౌ అనడ్వాహౌ వారుణి వారుణి కృష్ణే వారుణి ఇది వారుణి కృష్ణే వశే కృష్ణే ఇది కృష్ణే వశే అరాడ్యౌ వశే ఇది వశే అరాడ్యౌ దివ్యౌ దివ్యా వృషభౌ వృషభౌ పరిమరౌ పరిమరావిది పరిమరౌ ఏకాదశ ప్రాత రాతర్గవ్యాః గవ్యాః పశవః పశవః ఆలభ్యంతే లభ్యంతే చగలః చగలః కల్మాషః కల్మాషః కికిదీభిః కికిదీభిర్విదీగయః విదీగయస్తే రే త్వాష్ట్రాః త్వాష్ట్రాః సౌరీః సౌరీర్నవ నవ శ్వేతాః శ్వేతావశాః వశా అనుబంధ్యాః అనుబంధ్యా భవంతి అనుబంధ్యా ఇత్యనుబంధ్యాః భవంత్యాగ్నేయః ఆగ్నేయ ఐంద్రాగ్నః ఐంద్రాగ్నః అశ్వినః ఐంద్రాగ్న ఇంద్ర అగ్న ఆశ్వినస్తే ఏ విశాలయూపే విశాలయూప విశాలయూప ఇది విశాలయూపే ఆలభ్యంతే లభ్యంత ఇది లభ్యంతే విషంగాశ్రయ త్రయో వాసంతా వాసంతా సారంగా సారంగాశ్రయ త్రయో గ్రైష్మా గ్రైష్మా స్పృశంత స్పృశంతస్త్రయ త్రయో వార్షికా వార్షికా స్పృష్ణయ ప్రశ్నయస్త్రయ త్రయశారదాః శారదా స్పృష్ణిసర్థాః పృష్ణిసర్థాశ్రయః పృష్ణిసర్థా ఇది పృష్ణీసర్థాః త్రయో హైమంతికాః హైమంతికా అవలిప్తాః అవలిప్తాశ్రయః అవలిప్తా ఇత్యవలిప్తాః త్రయః శైశిరాః శైశిరాః సంవత్సరాయ సంవత్సరాయ నివక్షసః సంవత్సరాయేతి సంవత్సరాయ నివక్షస ఇది నివక్షసః పంచమకాండే షష్ఠః ప్రశ్నః సమాప్తః.